విద్యుత్ పుస్తకం 12వ భాగం. తుఫానులో మేఘాలు దగ్గరకు చేరాయి. కొంత సమయం తర్వాత గాలిపటం దారానికి అడుగున అమర్చిన తీగలోని నారలు ఒకదానికొకటి దూరం జరిగాయి అనే విషయాన్ని ఫ్రాంక్లిన్ గుర్తించాడు. నారలు అన్నీ ఒకేసారి ఒకే సమయంలో విద్యుత్ను గ్రహించినప్పటికీ అవి ఒకదానినొకటి వికర్షించుకున్నాయి. ఫ్రాంక్లిన్ గాలిపటాన్ని పట్టి ఉంచిన దారానికి అడుగు భాగాన గల తాళంచెవి దగ్గర నెమ్మదిగా చాలా జాగ్రత్తగా తన చేతివ్రేలిని ఉంచాడు. తాళంచెవి నుంచి అతని చేతివ్రేలికి విద్యుత్ రవ్వ ఎగిరింది. దీని ప్రభావం వలన అతని చేతివ్రేళ్ళు అదిరినట్లు అనిపించింది. ఇది ప్రయోగశాలలో విద్యుత్ ద్రవము విడుదల అయినప్పుడు వెలువడిన విద్యుత్ రవ్వ మరియు దాని ప్రభావాలను పోలి ఉంది. ఫ్రాంక్లిన్ ఆవేశాన్ని నింపని జాడీని తన వెంట తెచ్చుకున్నాడు. లెడిన్ జాడీకి గల ఇత్తడి కడ్డీని తాళంచెవికి తాకించి తరువాత జాడీని పరీక్షించాడు. జాడీ విద్యుదావేశంతో నిండిపోయింది మరియు ఇది గాజుగడ్డీని విద్యుదీకరణం చేయడం ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ లాగానే ప్రవర్తించింది. మెరుపు ఒక విద్యుత్ రవ్వ అని ఫ్రాంక్లిన్ నిరూపించగలిగాడు. మేఘాలలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ మరియు ప్రయోగశాలలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఒకటేనని నిరూపించాడు. ఫ్రాంక్లిన్ వేరే ప్రయోగాలను చేయసాగాడు. 1747లో తాను గాలిపటాన్ని ఎగరేసి విద్యుత్ను గ్రహించిన మొదటి లెడింజాడీ మీద ప్రయోగం చేశాడు. కానీ మొద్దుబారిన కొనతో ఉన్న ఇత్తడి కడ్డీకి బదులుగా సూది కొనతో ఉన్న ఇత్తడి కడ్డీని ఉపయోగించాడు. ఇది లెడింజాడీ చాలా సులభంగా డిశ్చార్జ్ అవ్వటానికి తోడ్పడుతుందని కనుగొన్నాడు. లెడింజాడీలోనికి ఆవేశాన్ని పంపించవచ్చు, కానీ ఆవేశం సూది కొన ద్వారా బయటకు విడుదల అయిపోతుంది. ఎంత వేగంతో నిండుతుందో అంతే వేగంతో విడుదల అయిపోతుంది. ఎప్పుడైతే ఉరుములతో కూడిన తుఫాన్ సమయంలో మేఘాలు భూమి కలిసి ఒక పెద్ద లెడింజాడీగా పనిచేస్తుంది అని ఫ్రాంక్లిన్ నిరూపించాడో, ఒక సూది కొన మేఘాలు మరియు భూమిలో ఉన్న ఆవేశాన్ని సులభంగా విడుదల చేయగలదు అని ఆలోచించాడు. ఒకవేళ ఇంటి పైకప్పు మీద సూదిగా ఉన్న లోహపు కడ్డీని అమర్చి దానిని తీగలు ఉపయోగించి భూమికి కలిపినప్పుడు ఇల్లు మరియు ఇంటి చుట్టూ ఉన్న కొంత ప్రదేశం వరకు పెద్ద మొత్తంలో ఆవేశం పోగవ్వదు. ఒకవైపు ఆవేశంతో నిండుతూ ఉంటే ఇంకోవైపు విడుదల అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఆవేశాన్ని ఒకేసారి విడుదల చేయవలసిన అవసరం ఎప్పుడూ ఉండదు. అంటే ఉరుములు మరియు మెరుపులు వలన ఇంటికి ప్రమాదం ఉండదు. ఫ్రాంక్లిన్ గాలిపటం ప్రయోగం చేసిన తర్వాత 1753లో సూది కొన ఉన్న లోహపు కడ్డీని ఉపయోగించి ఉరుములు మరియు మెరుపుల నుంచి ఇంటిని ఎలా కాపాడుకోవచ్చు అన్న విషయాన్ని ప్రపంచానికి తెలియపరిచాడు. అమెరికా కాలనీలలో ఉన్నవాళ్ళు మరియు యూరప్లోని ప్రజలు ఈ సూది కొన ఉన్న కడ్డీలను ఇళ్ల మీద కట్టడాల మీద ఉపయోగించడం ప్రారంభించారు. ఈ విధంగా విద్యుత్ యొక్క విజ్ఞానం ప్రథమంగా ప్రజలకు ఉపయోగపడింది.